సంజీవితమవుతా వేచాను సంగళలో మలి సంధ్యలు మల్లె పూలు మనవాడిన వేళలో నీకోసం యవ్వనమల్తాను మల్లెలలో నీకోసం జీవితమవుతా వేచాను సంగళలో చూడకు దావిలి వైపు కరుగుతుంది చుక్కలుగా చలి చీకటి చీరలోనే సొగసంతా దాచుతో అటు వెళ్ళకు దిక్కుల వైపు కలుస్తాయి ఒక్కటిగా నా గుప్పెడు గుండెలోనే హృదయం టూలెట్ కాదు మన జంటకి డ్యూయెట్ లేదు పాట పడను ఊరుకోను నీకోసం జీవితమవుతా వేచాను సందెలలో నీకోసం యవ్వనమల్తాను మల్లెలలో మలి సందెలు మల్లెపూలు మనవాడిన వేళలలో నీకోసం జీవితమంతా వేచాను సందెలలో నీకోసం యవ్వనమంతాను మల్లెలలో అటు వెళ్ళకు చీకటి వైపు అంటుతుంది ఆశలతో విరి చెయ్యల వేడిలోనే పరువాలను పలుచుకో నా కొద్ది కసి కాలేజీ మానేస్తానే మ్యారేజీ మలి సంధ్యలు మల్లె పూలు మనవాడిన వేళలలో